రంగోలా హోలా హోలా పిల్ల నీవేనా, నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేనా. రంగోలా హోలా హోలా రాజా నీవేరా, నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేరా. తిరగణం తిరగణం నంత కోమల వల్లి వల్లి కనులతో కొంచెం తిల్లి తిరిగిన చుట్టూ చల్లే విచ్చుకున్న మల్లి. రంగోలా హోలా హోలా పిల్ల నీవేనా, నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేనా. రంగోలా హోలా హోలా రాజా నీవేరా, నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేరా. చుట్టూ చల్లే విచ్చుకున్న మళ్ళీ కాస్తవరాయా.